37 అంతర్యామి నడిపిస్తున్నాడనవచ్చా? ఇంత చర్చ జరిగాక రాముడు మరో సందేహాన్ని బయటపెట్టాడు. రాముడు, అది కాదు గురుదేవ, బృహదారణ్యకోపనిషత్తులో యో మనసి తిష్టన్ మనసోంతరః యం మనో నవేద యో మనో తరో యమేతి అని ఉంది. అంటే నా మనసులోనే ప్రేరకుడైన చేతన పురుషుడొకడు ఉన్నాడు. వాడు మనస్సు కంటే సూక్ష్మమైనవాడు. వాణ్ణి మనస్సు కూడా గుర్తుపట్టజాలరు. అలాంటి ప్రబలుడైన ప్రజ్ఞాత్ముడొకడు నా మనసులో ఉండి నన్ను నడిపిస్తున్నాడని వేదం చెబుతూ ఉంటే, లోకంలోని పండితులు వాడే దైవం అని పిలుస్తూ ఉంటే, మీరు దైవమే లేదు పొమ్మంటారేమిటి? అంత ప్రబలుడైన ప్రజ్ఞాత్ముడు నా మనస్సుకు కూడా తెలియకుండా దానిలోనే తిష్టవేసి దాన్ని తోలుబొమ్మ ఆడించినట్లు ఆడిస్తూ ఉంటే ఇక నేనేమి చేయగలను? అలాంటి నన్ను పట్టుకొని నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని శాసిస్తే ఉపయోగం ఏముంది? వశిష్ఠుడు, రామ, నువ్వు చెప్పిన వేదభాగాన్ని అంతర్యామి బ్రాహ్మణం అంటారు. దాంట్లో నువ్వు చెప్పిన ప్రజ్ఞాపురుషుడు నీ మనస్సులో మాత్రమే తిష్టవేసుకుని కూర్చొన్నాడని చెప్పలేదు. భూమి లోపల ఉండి, భూమికి తెలియరాకుండా ఉండి, ఆ భూమినే తనకు శరీరంగా స్వీకరించి ఆ భూమిని తనే నియమిస్తూ ఉంటాడని, అలాగే పంచభూతాలన్నిటినీ కూడా ఇదే ప్రకారంగా నియమిస్తూ ఉంటాడని, అంతేగాక నీ ప్రాణంలోనూ నీ ఇంద్రియాలలోనూ కూడా వాడే అంతర్గతుడై ఉండి వాటిని నియమిస్తూ ఉంటాడని చెప్పారు. నీ దేహంలోనూ నీ ఇంద్రియాలలోనూ నీ మనస్సులోనూ నీ ప్రాణంలోనూ అన్నిటిలోనూ అనుగతంగా వ్యాపించి ఉన్నవాడవు నువ్వేనా? నీకంటే వేరే ఎవరైనా ఉన్నారా? నీలో నువ్వుగాక వేరే ఎవరైనా ఉన్న అనుభవం నీకుందా? రాముడు, నాకలాంటి అనుభవం లేదండి. నాలో నేను కాకుండా వేరే ఎవరైనా ఉన్నారంటే ఒప్పుకో బుద్ధి కాదు. అయితే మాత్రం వేదం చెబుతుంటే కాదని ఎలా అనగలం? వశిష్ఠుడు, నువ్వు ఈ ప్రశ్న వేస్తావని నాకు తెలుసయ్యా. విను, చెబుతాను. నువ్వు చెప్పిన అంతర్యామి బ్రాహ్మణమే ఆ ప్రజ్ఞాపురుషుడు అన్నిటినీ నియమిస్తూ నీలోనే ఉన్నాడని పెద్ద పట్టి చెప్పి చెప్పి చివరికి ఏమంటోందంటే, నాణ్యతోస్తి ద్రష్ట నాణ్యతోస్తి శ్రోత నాణ్యతోస్తి మంత నాణ్యతోసి విజ్ఞాత అంటోంది. అంటే నీలో ఉండి చూసేవాడు, నీలో ఉండి అనుభవించేవాడు ఒక్కడేగాని ఇద్దర ఆయసరు కాదంటోంది. 47. అందుచేత నువ్వను కొంటున్నట్లుగా ఈ అంతర్యామి బ్రాహ్మణం నీలో నీకంటే భిన్నంగా వేరే జ్ఞాత ఉన్నాడని చెప్పటం లేదు. పైపెచ్చు నువ్వే ఆ ప్రజ్ఞాత్ముడవు అని చెబుతోంది. రామ, దీనిని బట్టి ఏమి తేలిందంటే, ప్రజ్ఞాత్మ అని, విధి అని రకరకాల పేర్లు పెట్టి మీరంతా పిలిచేవాడు వేరెవడో కాదు నువ్వే. నిన్ను ప్రేరేపణ చేసుకునేది నువ్వే. ఈ మాట కాదంటే మరొక చిక్కు కూడా వస్తుంది. ఏమంటావా? సరే, వాదన కోసం నిన్ను ప్రేరేపించే ప్రజ్ఞాత్ముడు నీలో వేరే ఉన్నాడనుకో. వాడు ప్రేరేపిస్తున్నాడు అంటే వాడు స్వతంత్ర చేతనుడు అని అర్థం. నువ్వు వాడి చేత నిరంతరం ప్రేరేపింపబడుతున్నావంటే నువ్వు స్వతంత్ర చైతన్యం లేనివాడవని అర్థం. నీ అనుభవంలో నువ్వు జడానివా చైతన్యానివా? నిస్సంశయంగా చేతనానివే కదా. కాని నువ్వు చేసిన వాదన వల్ల నువ్వు జడ పదార్థానివి అని తేలుతోంది. ఈ గందరగోళం ఎందుకు వచ్చిందంటే నీలో వేరే చేతనుడు ఒకడు ఉన్నాడని నువ్వు భావించినందువల్ల వచ్చింది. కనుక ఆ భావన తప్పు. రాముడు, పయ్యా, నన్ను వేరొకరు ప్రేరేపించినంత మాత్రాన నేను జడానే అయిపోవాలనే నియమేమిటి? గొల్లవాడు గోవులను తోలుకపోతున్నాడు, అక్కడ గొల్లవాడు చేతనుడే, గోవులు చేతనాలే. అలాగే అంతర్యామి నన్ను తోలుకుపోతూ ఉంటాడు, అయినా నేను చేతనుద్దే. ఇందులో తప్పేమిటి?